కుశలమా నీకు కుశలమేనా, మనసు నిలుపుకోలేక మరీ మరీ అడిగాను, అంతే అంతే అంతే ఒకటి తేనెయూరు పెదవుల పైన దేవి గారికి ఒకటి ఒకటేనా ఎన్నైనా శలం.